సర్వదేవతా స్తోత్రము యుద్ధకాండ 13వ సర్గ. కర్తాత్వం సర్వలోకానాం సాక్షి విజ్ఞాన విగ్రహ వసునమష్టమోపి త్వం రుద్రాణం శంకరో భవాన్ ఆదికర్తాసి లోకానాం బ్రహ్మత్వం చతురాననః అశ్వినో ఘ్రాణభూతోతే చక్షుషి చంద్రభాస్కరౌ లోకానామాదిరంతోసి నిత్య ఏకస్సదోదిత గుణోద్వయ సదాశుద్ధ సదాబుద్ధ సదా ముక్తో ఉగుణో ఉద్వయ త్వన్మయ సంవృతానత్వం భాసి మానుషా విగ్రహ త్వన్నమస్మతాం రామసదాభాసి చిదాత్మక రావణేన హృతం స్థానమస్మాకం తేజసా సహ త్వయాద్య నిహతో దుష్ట పునః ప్రాప్తం పదం స్వకం ఏవం స్తువత్సు దేవేషు బ్రహ్మ సాక్షాత్ పితామహ అబ్రవీత్ ప్రణతో భూత్వా రామం సత్య పథే స్థితం. 6-7-9 బ్రహ్మకృతరామస్తుతి యుద్ధకాండ 13వ సర్గ. వందే దేవం విష్ణుమశేషం త్వమధ్యాత్మజ్ఞానిభిరంతా హృది భావ్యం హేయ హే ద్వంద్వవిహీనం పరమేకం సత్తమాత్రం సర్వహృదిస్థందృశిరూపం ప్రాణాపానో నిశ్చయ బుద్ధ్యా హృదిరుద్ధ్వా చిత్వా సర్వం సంశయబంధం విషయోఘాన్ పశ్యంతి సమ్యంగతా మోహాయతస్తం. వందే రామం రత్నకరీటం రవిభాసం మాయతీతం మాధవమాద్యం జగదాదిం మానతీతం మోహవినాశం మునివంద్యం యోగిధ్యేయం యోగవిధానం పరిపూర్ణం. వందేరామం రంజితలోకం రమణీయం భావభావప్రత్యహీనం భవముఖ్యే యోగాసకై దర్పిత పాదాంబుజయుగ్మం నిత్యం శుద్ధం బుద్ధమనంతం ప్రణవాఖ్యం వందేరామం వీరమశేషాసురదావం. త్వం మే నతోనాధిత కార్యాభలకారి మానాతీతో మాధవరుపోఖిలదారి భక్తాగమ్యో భావితరుపౌభవహారి యోగాభ్యాసైర్భావిత చేతసహచారి త్వామాద్యంతం లోకాతీతానాం పరమేశం లోకానాం నో లౌకిక మానేరధిగమ్యం భక్తి శ్రద్ధాభావ సమేతైర్భజనీయం వందేరామం సుందర మిందివర నీలం కోవాజ్ఞాతుం త్వామతిమానంగతమానం. 14-15 మాయాసక్తో మాధవశక్తో మునిమాన్యం బృందారణ్యే బృందారక బృందం వందే రామం భవముఖ వంద్యం సుఖకందం నానాశాస్త్రైర్వేద కదంబై ప్రతిపాద్యం నిత్యానందం నిర్విషయ జ్ఞానమనాదిం మత్సేవార్ధమానుషభావం ప్రతిపన్నం వందే రామం మరకతవర్ణం మధురేశం శ్రద్ధాయుక్తోయ పఠతీమం స్తవమాద్యం బ్రాహ్మం బ్రహ్మజ్ఞాన విధానం భూవిమర్త్యః రామం శ్యామం కామిత కామప్రదమి సంధ్యాత్వాధ్యాతాపాతక జాలే విగతస్యాత్. 4వ శ్లోకం నుండి 18వ శ్లో వరకు తాత్పర్యము. 18 తారామ, నీవు సర్వలోకములకు కర్తవు, సాక్షివి, విజ్ఞానస్వరూపుడవు. నీవు వసువులలో 8వ వాడవగు ప్రభావసుడవు. నీవు రుద్రులలో శంకరుడవు. నీవే లోకములకు ఆదికర్తవు, బ్రహ్మవు నీవే. అశ్విని దేవతలు నీకు ఘ్రాణేంద్రియములు, చంద్రసూర్యులు నీకు నేత్రములు, లోకములకు ఆద్యంతములు నీవే. నీవు నిత్యుడవు. అద్వయు 136 డవు శుద్ధుడవు, జ్ఞానస్వరూపుడవు, ముక్తుడవు, నిర్గుణుడవు. అద్వయుడవు నీవు. నీ మాయచే కప్పబడిన వారికి మనుష్యుడుగా కనబడదవు. రామ, నీ నామమును సదా స్మరించువారికి ఎల్లప్పుడూ జ్ఞాన విగ్రహుడవుగా తెలియబడదవు. రావణునిచే మా తేజస్సు, మా పదవులు అపహరింపబడినవి. ఇప్పుడా దుష్టుడు వధింపబడెను గావున మాకు మా స్థానములు మరల లభించినవి అని దేవతలు ప్రార్థించిరి.